నల్లబిలాలు పుస్తకం 3వ భాగం. సూర్యుడి అంత తార సైరస్ బి ఉన్న స్థానంలో ఉంటే చక్కగా మెరిసేది. సైరస్ ఏ అంత ప్రకాశం ఉండకపోవచ్చు, కానీ తగినంత ప్రకాశం తప్పక ఉంటుంది. సైరస్ బి మన సూర్యుడి కన్నా వేడిగా ఉంటుంది, కనుక అంత దూరంలో సూర్యుడి కన్నా ఎక్కువగా మెరవాలి. కానీ అలా జరగదు. సూర్యుడు అంత దూరంలో ఎంత ప్రకాశంగా ఉంటాడో సైరస్ బి అందులో 1/400 వంతు ప్రకాశంతో ప్రకాశిస్తోంది. అది ఎలా సాధ్యం? బహుశా 1 అయ్యుండొచ్చు. సైరస్ బి యొక్క ఉపరితలం హెచ్చు ప్రకాశంతోనే మెరుస్తూ ఉండవచ్చు, కానీ దాని ఉపరితల విస్తీర్ణత తక్కువగా ఉండొచ్చు. సైరస్ బి ఓ బుల్లి తార అయి ఉండొచ్చు. అంత ఉష్ణోగ్రత ఉన్నా కూడా అంత తక్కువ ప్రకాశం కలిగి ఉందంటే సైరస్ బి యొక్క వ్యాసం కేవలం 11,000 కిలోమీటర్లు ఉండి ఉండాలి. అంటే ఓ పెద్ద గ్రహం అంత పరిమాణం అన్నమాట. సైరస్ బి అంత వేడిగా అంత చిన్నగా ఉంది, కనుక దానికి తెల్ల మరుగుజ్జు అని పేరు పెట్టారు. ప్రోసియన్ బి కూడా ఓ తెల్ల మరుగుజ్జే. తెల్ల మరుగుజ్జులు ఇప్పుడు చాలా సామాన్య తార అని తెలుసు. ప్రతి 40వ తార ఓ తెల్ల మరుగుజ్జే అని శాస్త్రవేత్తల అంచనా. అయితే తెల్ల మరుగుజ్జులు ఎంత చిన్నగా ఎంత కాంతివిహీనంగా ఉంటాయంటే మనకి బాగా దగ్గరగా ఉన్న వాటినే గుర్తుపట్టగలం. సైరస్ బి అంత చిన్న తార అయినా దానికి మన సూర్యుడికి ఉన్నంత ద్రవ్యరాశి ఉంది. లేకుంటే అది సైరస్ ఏ తారని ఆ విధంగా ఊపగలిగి ఉండేది కాదు. సూర్యుడి ద్రవ్యరాశి అంతా సైరస్ బి అంత పరిమాణంలో కూరితే దాని సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సైరస్ బి నుండి ఓ ఘన సెంటీమీటర్ పదార్థాన్ని భూమికి తెస్తే దాని బరువు 29,00,000 గ్రాములు ఉంటుంది. భూమి పదార్థపు సగటు సాంద్రత కేవలం ఘన సెంటీమీటర్కి 5.5 గ్రాములు మాత్రమే. అంటే సైరస్ బి పదార్థం యొక్క సాంద్రత భూమి పదార్థపు సాంద్రత కన్నా 530,000 రెట్లు ఎక్కువ. ఇది అత్యద్భుతం. ఎందుకంటే భూమి మీద ఘన పదార్థంలో పరమాణువులు ఒకదానినొకటి రాసుకొని ఉంటాయి. 1800 ప్రాంతంలో శాస్త్రవేత్తలు పరమాణువులు చిన్న చిన్న గట్టి బంతులు లాంటివి అనుకునేవారు. వాటిని కలిపి ఒకచోట గట్టిగా కుదించినప్పుడు అవి ఒకదానినొకటి అంటుకున్నంత వరకు మాత్రమే అలా కుదించగలం అనుకునేవారు. అదే నిజమైతే సాంద్రత ఒక విలువ కన్నా పెరగలేదు. కానీ 1911లో న్యూజిలాండ్లో జన్మించిన ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త పరమాణువులు చిన్న గట్టి బంతుల్లాంటివి కావని నిరూపించాడు. పరమాణువులో ఉండే గట్టి పదార్థం కేవలం కేంద్రకం మాత్రమే. ఈ కేంద్రకం ఎంత చిన్నది అంటే 100,000 కేంద్రకాలని ఒకదాని పక్కన ఒకటి వరుసగా పెడితే ఆ వరుస యొక్క పొడవు పరమాణువు వైశాల్యంతో సమానం అవుతుంది. కేంద్రకం పరిమాణం అంత చిన్నదైనా పరమాణువులోని ద్రవ్యరాశి అంతా ఇంచుమించు కేంద్రకంలోనే ఉంటుంది. కేంద్రకం చుట్టూ తిరుగుతూ 1 లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ కొన్ని పొరల వంటి విన్యాసంలో ఏర్పాటై ఉంటాయి. ఆ పొరలనే ఎలక్ట్రాన్ కర్పరాలు అంటారు. 2 పరమాణువులు కలిసినప్పుడు ఒక దాంట్లోని బాహ్యతమ కర్పరం రెండవ దాని బాహ్యతమ కర్పరాన్ని స్పృశిస్తుంది. ఈ ఎలక్ట్రాన్ కర్పరాలు కార్లకు ఉండే బంపర్ల లాంటివి అన్నమాట. అవి పరమాణువులు ఒకదానికొకటి మరీ దగ్గరగా రాకుండా కాపాడతాయి.